ఘృతం వే త్వామధుచారుగవ్యం ఇదేవ పుత్రమభిరక్షతాదిమం ఆవృష్టతే వాయేతద్యజమానోర్నిభ్యాం యదేనజోశ్రుతం కృత్యా ధాన్యత్రామభృథమయేత్యాయుద్ధాగ్నే హవిషోజుషానయిత్రమభృథమయేష్టం జుహుయాదాహుద్దైవేనో శమయదినార్తిమార్క్షతి యజమానో యత్కృషేదమ ప్రదేత్తం మయ్యేన యమస్య బలినా చరామి ఏవ సన్యవదయేతదేతత్తరగ్నే అరుణో భవామి విశ్వలోప విశ్వదామస్య పాదంజుహాన్మిద్ధాదేకో హుతాదేకః సమసనాదేకః తేన కృణ్వంతు భేషజగం సదస్వహోవరేహ్యం అయన్నో నభసా పురస్సగ్రస్థానో అభిరక్షతు గృహాణామసమర్థే బహవో నో గృహా అసన్ సత్తన్నో నభదస్పదవోర్జన్నో ధేహి భద్రయా పునర్నా నష్టమాకృతి పునర్నాయమాకృతి దేవదర్గస్థానోషస్నోరాష్ట్రాజ్యానికం రాజస్వోజకం సువీర్యకం సంవత్సరేనాగస్వస్తి అగ్నిర్వామయమీకుశీతం వారేతర్జమస్తమాన ఆదత్తేజలోటే సర్వే దర్గస్థనాయతమపౌష్య ప్రజాయ దేవబద్ధమే నమముష్మల్లోకేనేకుశీతమ ప్రజేత్తం మయీపౌషీహైవతయమం కుశీతం నిరవదాయస్వర్గం లోకమే దయడి విశ్వమిభజలేదంజలినాసక్తోహం ప్రావ్యేజుభుజాదేజమాగ్నిర్వ ేష్మానోయత్పదావ్యస్తగేవైనగ్యస్పదయత్యన్హాన్యామేకాష్టకాయామపూపంచతుశ్శలాపం పక్వా ప్రాసరేతేన కక్షముపౌషపుణ్యతమం భవతి పాపసమేతేన హస్మవాజయ పురా విజ్ఞానేన దీర్ఘసత్రమువయంతి యో వా ఉపశ్రోతారమనుక్షాకారం విద్వాన్లోక ష్టాపూర్తేన గచ్చతే నిర్వా ఉపద్రష్టా వాయుపశ్రోతాదిత్యోనుఖ్యాతాయేరం విద్వాయజతే సమముష్ణం లోకయుష్టాపూర్తేన గచ్చతే యన్నో నభదా పురగిత్యాహాగ్నిర్వే నభదా పురోగ్నిమేవ దదాయితన్మే గోపాయేతి సత్వన్నో నభదస్పద ఇత్యాహ వాయుర్వే నభదస్పదర్వాయుమేవ దదాయితన్మే గోపాయేతి దేవదగ్గస్థానేత్యాహాసౌ వా ఆదిత్యో దేవస్సగ్గస్థానాదిత్యమేవ దదాహైతన్మే గోపాయేతి ఏతయ్యవానం పరిబోదామితేన క్రీడంతేశ్చరద ప్రియేణ మానశ్శాప్తజనుషాదుభాగారాయుపోషేణ సమిషామదేమ నమో మహిమ్న ఉదచక్షుషేతే మరుతాం విదస్తదహం గృణామి అనుమన్యస్వేదాయమం దేవానామిదమస్తహవ్యం దేవానామేష ఉపనాహ ఆసీదపాంగద్భవోషధే సున్యక్తః సోమస్య ద్రప్సమవినేత పూషాభ్యన్నద్రిలభవత్పదేషాం పితావత్సానాం పతిరగ్నిజానామథో పితామహతాం గర్గరాణాం వత్సో గిరాయ ప్రతిపేయోష ఆమిక్షామస్తు ఫితమస్య నేతః ృణతరాజ్యాగంహవంతమరుత స్వర్కాష్మక్షత్రస్తాణస్తోనముగ్రో విభజావశునాయజతేజస్ైతాయంతేష హస్తే సమర్థేన యజతేజస్ైతాని ప్రియంతే సౌర్యో దేవోదిషద్భ్యో ధాతాక్షత్రాయ వాయ ప్రజాభ్య బృహస్పతి ప్రజాపతయే జ్యోతిష్మతేంజుహోతుే హరితో గర్భోథో యో నిరణ్యై అంగాన్యకృతాయస్తాం దేవై సమజీగమం ఆవర్తనవర్తయని నివర్తనవర్తయేంద్రనర్దబుదా భౌమ్యాశ్చరస్ర ప్రతిశస్తాభిరావర్తయా పునః విదేభిణ్యతీమాతరం చ పుత్రం చ విగర్భం చ జరాజిత బహిష్టే అస్తు బాధితి ఉరుద్రప్సో విశ్వలోపయం పవమానో ధీరాన ఏకపదే ద్విపదే త్రిపదే చతుష్పదే పంచపదే షట్పదే సప్తపద్యష్టాపదే భువనాన ప్రసతాజస్వాహేద్యో పృథివీతనయమయజ్ఞమ్యమిక్షతాన్నోఫరీమభి ఇదిగం వామాస్య హరిః ప్రియమింద్రా బృహస్పతే ముగ్ధం మదశ్చ దర్శ్యతే అయం వాం పరిహిచ్ఛతే సోమ ఇంద్రా బృహస్పతే చారుర్మదారీతయే అస్మే ఇంద్రా బృహస్పతిరయుంధత్తగుంసలగ్నినం అశ్వావంతకం సహస్రిణం బృహస్పతిర్న పరిపాదు పశ్చాద్పరస్పాదారధారో ఇంద్ర పురస్తమో నష్టఖాతభ్యో పరివక్ణోతో విజయవిష్పద్వాదజూతాదో అగ్నే భామాశుచే శుచయశ్చరంతి ప్రక్షాదో దివ్యానవగ్భావనావనం ఘటనాభిజంత తామగ్నే మానుషేరీడతే విజోహోత్రావిధం వివిధిగుణాతమం ఉహాదంతకం తు భగ విశ్వదర్శనంతు విష్మణసకం వీరంకృతశ్రియం ధాతాతునో నైమీషానో జగదస్పతి నమః పూర్ణేన వావనత్ ధాతా ప్రజాయా ఉతరాయీషే ధాతేరం విశ్వం భువనం యజాన ధాతా పుత్రం యజమానాయస్మాహవ్యం ఘతవద్విధేమ ధాతా జాతునో నయం ప్రాచీన్ దేవాతుమక్షిణా వయమ్ దేవస్య ధీమహి సుమతిం సత్యరాధత ధాతాదాదుషేమో ప్రజాకామాయ మేధుషే దురోణే తస్మై దేవామృత సంవయంతా విశ్వే దేవాగో అదిష్టజోషా అనునోద్యానుమతిర్యజ్ఞం దేవేషు మన్యత అర్ఘ్యశ్చ హవ్యవాహనో భవతాం దాదుషేమయ అన్వితమే త్వం మన్యాసే సంచనకృతి కర్పే దక్షాయణో హి న ప్రణాయోగంషితారిష అనుమన్యతామనుమన్యమానా ప్రజావంతకం నయమక్షీయమానం తస్యే వయగం రేణసిమాపి భూమసానో దేవీ సుహభాశర్మయచ్చతో యస్యామిదం ప్రతిశిరద్ధిరోచతేనుమతిం ప్రతిభూషంత్యాయవః యస్యా ఉపస్థపూర్వంతరిక్షగుంసానో దేవీ సుహభాశర్మయచ్చతో రాకామహగం సుభవాగం సుష్పృతే భువే శృణోతన శుభకాబోధతుత్మనా సేవ్యక్తపస్సోచ్చాచ్ఛిద్యమానగాదాగం శరదాయ ముఖ్యం యాస్తే రాగేషు మదయ సుపేషోజాభిర్దాసి తాభిర్నో అద్య సుమనా ఉపాగ్రహిస్తా శ్రీవాణి కుహో భాగం సుభగాహం విద్మనాపసమస్మిని యజ్ఞే సుభవాహం జోహవేమి సానో దదాశ్రవణం పితృణాంతస్యాస్తే దేవి హవిషా విధేమ కుహోర్దేవానా మమతస్య పత్నీ హవ్యానో అస్య హవిషశ్చికేతో సందాశుచే కిరతు భూరి వామగం రాగస్పోషం చికితుషే దాదు హవిరీక్ష్యతే సూర్యో దేవోదిషద్ధరిత్యాహ బృహస్పతినా దైవాస్య ప్రజాపతినాజ్ఞస్ వ్యర్థమపి వపతి రక్షాగం శివానేతత్పశుగం సజంతే యజేకదేవత్య ఆలబ్ధ భూయాన్భవే హరితో గర్భయిత్యాహ దేవత్రే వైనా గమయతి రక్షతామపహత్యా ఆవర్తనవర్తయేత్యాహ బ్రహ్మణే వైనమావర్తయేభిరద్గణేత్యాహయేంద్రుద్రప్సో విశ్వరోంద్రిత్యాహ ప్రజాయే పశవరయంద్ర ప్రజయేనం పశుభిస్ సమర్థయతి జివం వై యజ్ఞం గచ్చతి పృథివీమతిమనేమానో మహేభ్యో పృథివేత నైత్యాహద్యా వా పృథివేభ్యామేవ్యర్థంచమయ్యమాచ్చేమానోభర్తనాభిమోహరి ప్రకారో అనయోర్వాణోరేణం ప్రాణముపరిష్టాదపానో యావానేవ పశుస్తస్యావద్యతే విష్ణవేషుమిష్టాయజ్ఞోయజ్ఞేయజ్ఞస్యాదిరిక్షదేయః శాంత్యాష్టాభ్రోద్ధిరణ్యం దక్షిణాష్టావదేత్యేనామః పశోరాత్యా అంతరకోశముష్ణే చేకావిష్ఠితం భవత్తేవమిదధి పశోర్మమివ సమివాస్థిమయావానేవ పశుస్తమాత్మావరుంధేయస్తేనా యజ్ఞ ప్రాయశ్చిత్తక్రియతయిష్టావతీయాం భవతి ఆవాయోభూషసి ఉపనస్తహస్రం తే నియుతో విశ్వమాన ఉపోపేనం ధోమద్యమయామియస్తేవదిషేపోహోర్వపేయం ఆగోప్యే కామాయత్వాసమధేత్వాయక్కిడాతే మన ప్రజాపదయే స్వాహాయక్కిడాతే ప్రాణం రాజవే స్వాహాయక్కిడాతే చక్షసూర్యాయ స్వాహాయక్కిడాతే శోత్రం జావా పృథివేభ్యాయ స్వాహాయక్కిడాతే వాచకం సరస్వత్యే స్వాహాత్వం తురీయా వశనే వశాది సహృద్యత్వా మనసా గర్భాశయే వశాత్వం వశనే గచ్చదేవాన్ సత్యాః సంతి యజమానస్య కామాః అజాసురయిష్ఠా పృథివ్యాగం సేనోర్ధ్వాంతరిక్షమపతిష్ఠస్పతివితే బృహద్భాః తంతం తంతం రజసో భానుమన్విహి జ్యోతిష్పదః ప్రసోరక్షధిరా కృతాన్ అనుర్బణం వయదజోగు వామపోమనద్భవజనఘాతై వ్యంజనం మనసో హవిరతి ప్రజాపతేర్వర్ణో గాత్రాణాంతే గాత్రభాజో భూయాస్మ ఇమే వేసహాస్తాంతే వాయుర్వ్యభాప్తే గర్భమసహాంతకం స్వభప్రాజనయదగ్నిరగ్రసరసేనం ప్రజాపతిరాజ్ఞేయమష్టాకపాలమపశ్యత్తం నిరవభత్తే నైవైనామగ్నేరభిరక్రేణ తస్మాదప్యంజదేవత్యామాలభమానాజ్ఞేయమష్టాకపాలం పురస్తాన్ నిర్వేరగ్నేరేవైనామధిష్క్రీయానభతే ప్రజాపతిర్వాదేవతాభిరేవాణభిజమభిజయతి వాయవ్యయోపాకరోతి వాయోరేవేణామవరుధ్యాలసద ఆగోహోత్తే త్వాకామాయత్వే ప్రత్యాహయథాయజురేవేతత్తిక్కిరాకారం చ హోతి కిక్కిరాకారేణ వేద్యామ్యాత్పజగోరమంతే ప్రారణ్యాపదం ద్వియక్కిక్కిరాకారం జుహోతి గ్రామ్యానాహం పశూనాం ధృత్తే మరియజ్ఞౌ క్రియమాణే జుహోతి జీవంతే మే వేనాగం సుభగ్నం లోకంగమగలిత్వం తులీనా వజనే వశాదేత్యాహదేవత్రైవైనాంగమయతి సత్యాస్సంత యజమానస్య కామాయిత్యాహైషవే కామో యజమానస్య యజమానార్థభుజం గచ్చతి తస్మాదేవమాహాజాసురగిచ్ఛేత్యాహైష్వేవైనాం లోకేషు ప్రతిష్టాపయతి దివితే బృహద్భాత్యాహ సువర్జ ఏవాత్మై లోకేభ్యోతిర్దధాచితంతం తన్వందరసోభానమన్వేత్యాహేమానేవాత్మై లోకాన్ జ్యోతిష్పదకరోత్యవల్పనం వయదయోగుభామపయుత్యాహయదేవయజ్ఞముల్పనం కురుతే మనసో హవిరేత్యాహస్పగాకృత్తే గాత్రాణాంతే గాత్రభాగో భూజాత్మేత్యాహాశుషమేవే కామాశాస్తేతస్యైవాగేతస్యాగేకమేవాజనయ్యదాలబ్ధాయామభ్రోభవతి యదాలబ్ధాయామభ్రస్యాదప్సువా ప్రవేశయ సర్వాం వా ప్రాస్తియాగ్రదక్షు ప్రవేశయేజ్ఞవేషం కుర్యాత్ సర్వామేవ ప్రాస్తీయాయింద్రియమేవాత్మన్ధత్తే సావాయేషాత్మయానామేవరుద్ధానాంబత్సరసహస్రగాదినో గృహమేభినస్తగేవేతగాయేరంతేషామేవేషాప్తా చిత్తం చిత్తిష్టాకో పంచాకోచిష్ట విజ్ఞాతం చ విజ్ఞానం చ మనశ్చ శక్వరేశ్చ పూర్ణమాసశ్చ బృహచ్చ నిరంతరం చ ప్రజాపతిర్జానేంద్రాయ విష్ణే ప్రాగచ్చదుగ్రస్పృశనాద్యయుతస్వైభిశ్రమనమంత సర్వాస్వ ఉగ్రస్వయవ్యోమభూపదేవాసురాయత్తాసైంద్ర ప్రజాపతిముపాధాభక్తస్మాగేతాంజయాన్ ప్రాయక్షత్తాన చ తదో వై దేవా అసురాన జగణగజగంతజ్జగానాంజయత్పర్ధమానే నైతే హోతవ్యాజగత్యేవతాం ప్రదనాం అద్గర్భూతానామధిపతి సమాహత్మింద్రజ్యేష్ఠానాయమపృథివ్యా వాయురంతరిక్షస్యతోర్యోదివశ్చంద్రమానక్షత్రానాం బృహస్పతి బ్రహ్మణా మిత్రసత్యానాం వరుణోపాగం సముద్రస్వాత్యానామన్నగం సామ్రాజ్యానామధిపతి తన్మావతు సోమమోషధీనాగం సవితా ప్రథమానాగం రుద్రపశూనాం తట్టారూపాణాం విష్ణుపర్వతానాం మరుతో గణానాధిపతయస్తేమావంతు పితర పితామహాపరేవరే ప్రదామాజిహమావద అస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే శ్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహోప్యాం దేవాలయ్యే కుర్వరదురాకుర్వరతే దేవాలేతానభ్యాతానాపశ్యంతానభ్యాతం వదయద్దేవానాం కర్మాసీతాభ్యలదురాణాభ్యదయన కర్మణే ప్రహోదవ్యారుద్ధ్రాదేవేన కర్మణాయద్విశ్వే దేవా సమభరం తస్మాదభ్యాతానాదేవాయ ప్రజాపతిర్జగాన్ ప్రాయక్షత్తస్మాజ్జగా ప్రభృద్భిరాష్ట్రమాద్రాష్ట్రభృరాయోరాష్ట్రభర్తంతే దేవా అభ్యాధానేసురానభ్యాసన్ వదయేరాష్ట్రభృద్భిరాష్ట్రమాదేవా అభ్యాధానేసురానభ్యాసన్ వదయ్యజ్జగేరజయంతజ్జగానాయప్రభృద్భిరాష్ట్రమాదద్రాష్ట్రభృదాయోరాష్ట్రభర్తం భవత్యాత్మనాభ్రాదుర్వ్యోభవతిగంధర్వస్తోషధ్యోత్సరసమోర్జో నామ ఇదం బ్రహ్మక్షత్రం పాలదా ఇదం బ్రహ్మక్షత్రం పాం తస్మై స్వాహా స్వాహాదయంహితో విశ్వదామాధౌర్యగంధర్వస్తమరీజయాప్సరస ఆయువస్సు సౌర్యరశ్మిశ్చంద్రమాగంధర్వస్తస్య నక్షత్రాణ్యప్సరదో వేగుర్యో భుజస్సు వర్ణో యజ్ఞోగంధర్వస్తస్య దక్షిణాప్సరదస్తవా ప్రజాపతిర్విశ్వకర్మా మనోగంధర్వస్తస్య సామాన్యప్సరదో బంధనైషిలో విశ్వవ్యధామాతో గంధర్వస్తస్యాభోప్సరదో ముదాభువనస్య పతేయస్తదముపరి గృహాదిహత స్వాజ్యానికం దాయత్వరకం సువేజ్ఞకం సంవత్సరేణాగస్వస్తిం పరమేష్ధిపతిర్మర్త్యర్గంధర్వస్తస్య విశ్వమక్షరదో భువస్సుభోర్వాన్ పర్జన్యో గంధర్వస్తస్య విద్యుదోక్షరదోరుగంధర్వస్తస్య ప్రజాక్షరదో కాలక్రమణ కాశీ కామో గంధర్వస్తస్యాధయో పదన శోదయంతే నామ బ్రహ్మక్షత్రం పాదాయం బ్రహ్మక్షత్రం పాస్మై స్వాహాభ్యస్వాహాసనో భువనస్య పదేయస్తదముపరి గృహాయిహత పురబ్రహ్మణే స్మై క్షత్రాయమిషమ్మయచ్ఛా రాష్ట్రకామాయో ద్రవ్యా రాష్ట్రం వై రాష్ట్రభృతో రాష్ట్రేణైవాస్మై రాష్ట్రమవరుంధే రాష్ట్రమే భవత్యాత్మనే హోతవ్యా రాష్ట్రం వై రాష్ట్రభృతో రాష్ట్రం ప్రజా రాష్ట్రం పశవో రాష్ట్రం యక్షభవతి రాష్ట్రేణైవ రాష్ట్రమవరుంధే వసిష్ఠస్వమానా భవతి గ్రామకామాయో ద్రవ్యా రాష్ట్రం వై రాష్ట్రభృతో రాష్ట్రగంధజాతా రాష్ట్రేణైవాత్మై రాష్ట్రగంధజాతానవరుంధ గ్రామ్యేవ భవత్యేవేవేవాత్మై జాతానవరుంధేణవరుద్ధా ఉపతిష్టందే రసముఖభోజస్కామస్య హోదవ్యాభోజోభోజదైవాత్మాభోజోవరుంధవోజస్యేవోజయో రాష్ట్రానుభూతస్యాస్మై హోదవ్యాఘావంత ృంభమితి రాష్ట్రమేవాస్మైనవ్యాహుతయోపాయేతస్యాకృత్తాయస్య రాష్ట్రం న కల్పతే స్వరథస్య దక్షిణం చక్రం ప్రవర్తనాదేమభిజుహుయాదాహుతేరేవాస్య కల్పయతి తాస్య కల్పమానా రాష్ట్రమనుకల్పతే సంగ్రామే సంయక్తే హోతవ్యా రాష్ట్రం వై రాష్ట్రభృతో రాష్ట్రే ఖలు వాగేతే వ్యాయచ్ఛంతే జయ సంగ్రామకం సంయం జయస్యమోర్వస్యజపదిగజరం సంగ్రామం మహాయుగయుత్మాంగారా ప్రతివేష్టమానామిత్రామస్తాం ప్రతివేష్టయం జయ ఉన్మాదే తస్మై హోదవ్యాగంధర్వాసోమాన్మాదయం జయ ఉన్మాద్యేతే ఖలు వై గంధర్వాసోయత్రస్మై స్వాహాభ్య స్వాహేతి ఆర్ఘేయా ప్రాశ్నంతి దిశామేవ జ్యోతిషుజుహోతి. దేవికాగర్వేత్మజాకామశ్చందాగం శివే దేవికాశ్చందాగం శ్రీమ ఖలు వే ప్రజాచ్ఛందాభిరేవాత్మే ప్రజా ప్రజనయతి ప్రథమం ధాతారం కరోతి మిథునీ ఏవదేన కలోక్తం వేవాత్మా అనుమతం మన్యతే రాజే రాక పృథివీ వాలీ జనయతి ప్రజా స్వేవ ప్రజాసు భుక్వా భాజం దధా చేతానేవ నిర్వపేత్ పశుకామశ్చందాగం శివే దేవిఛందాగం శివ ఖలు వే పశవశ్చందోభిరేవాత్మై పశోన్ ప్రజనయతి ప్రథమం ధాతారం కరోతి ప్రైవతేన భావయత్యం వేవాస్మా అనుమతిం మన్యతే రాజే రాక పృథివీ వాలీ జనయతి పశూనేవ ప్రజాతాన్ కుహ్వా ప్రతిష్టాపయత్యేతానేవ నిర్వపే గ్రామకామశ్చందాగం శివే దేవికాశ్చందాగం శివ ఖలు వే గ్రామశ్చందోభిరేవాస్మే గ్రామమవరుంధే మధ్యతో ధాతారం కరోతి మధ్యతరేవి గ్రామస్తేతేవ నిర్వపే జ్యోగామయా విచ్ఛందాగం శివే దేవికాశ్చందాగం శి ఖలు వాతమభిమన్యం తేజస్ జ్యోగామయ విఛందోభిరేవేణ మధ్యతో ధాతారం కరోతి మధ్యతో వాతస్యాశక్తయ్యోగామయతి మధ్యతరేవాస్తేన కల్పయత్యేతాగేవ్యోనోపనమేచ్ఛందాగం శివే దేవికాశ్చందాగం శి ఖలు వాతన్నోపనమంతి యజ్ఞోపనమరి ప్రథమం ధాతారం కరోతి ముఖదేవాస్మై ఛందాగం శి తథాయోనమత్యేతాగే జానశ్చందాగం శివేకాయాతయామాలీవ్యందాగం శిగే జానముత్తమం ధాతారం కరోత్యుపరిష్టా దేవాస్మై ఛందాగస్తయాతయామాన్యవరుంధముపైనముత్తరో యజ్ఞోనమత్యేతేవేద్యం మేధానోపనమేచ్ఛందాగం శివే దేవికాశ్చందాగం శి ఖలు వాతన్నోపనమంతియం మేధానోపనమే ప్రథమం ధాతారం కరోతి ముఖదేవాస్మై ఛందాగం శిరధాత్యుపేణం మేధానమత్యేతామశ్చందాగం శివే దేవికాశ్చందాగం శివ ఖలు మేర్ఛందోభిరేవాస్మిన్ దాది క్షీరే భవంతి రుచమేవాస్మిన్ మధ్యతో ధాతారం కరోతి మధ్యతరేవేణ కంజోదాది గాయత్రీ వా అనుమతి స్పృష్టగ్రాకా జగదీశే బాల్యనుష్టాతామషక్కాల పోర్ణపక్షోరాకాపరపక్షోరమాభాస్యాసనే బాలే పౌర్ణమాశ్చనమనిశ్చంద్రమా ధాతాష్టోపసభోష్టాక్షరాగాయత్రేకాదశరుద్రా ఏకాదశాక్షరా పృష్టద్వాదశాదిత్యా ద్వాదశాక్షరా జగదే ప్రజాపతిరష్టభ్రాతామషట్కారేతద్వేవికాసర్వాణి ఛందాగం శి సర్వాస్తదేవతామషట్కారస్తాయత్సహసర్వా నిర్వపే స్వరాగేణం ప్రథమో ద్వే ప్రథమే నిరుప్యధాతృతీయం నిర్వపేత్తథో దేవోత్తరే నిర్వపేత్తథేనన్న ప్రదహంతథోరస్మై కామాయ నిరుప్యం దేవమేవాభిరుపాప్నోతి. స్వాష్పదే ప్రతిదానేత్యస్మాన్ స్వవేదో అనమేవో భవానః యద్వేమహే ప్రజన్నో జుగత్వసన్నరేధ్యుపదేశం చతుష్పదే. స్వాష్పదే షడ్మగా సగం సజాదే సక్షేమహిరన్వగా గాతుమత్యా ఆవహ క్షేమభుజగో దేవరన్నో యోజం పాదస్పత్యభిర్సదానః యథాయం ప్రాదరగ్నిహోత్రం జహోత్యాహుజేష్టకా ఏవతా ఉపధత్తే యజమానోహోరాత్రాణి వాయేతస్యేష్టకాయ ఆహిరాగ్యర్యత్సాయం ప్రాదర్జుహోత్రహోరాత్రాణ్యేవాత్రేష్టకాః కృత్వోపధత్తే దశసమానప్రజుహోదిదాక్షరా విరాగ్ విరాజమేవాప్యేష్టకాం కృత్వోపధత్తే సో విరాగ్యేవ యజ్ఞమాత్మోదిత్యస్తి రుద్ర ఖలు వై వాస్తోష్పదర్గనహుత్వా వాస్తోష్పదేయం ప్రజాయా ృద్వయోత్తాగ్రహోహన్యాష్పతిజుహోతి భాగేణ గంశమయతి నాచమాచది గజమానోజుభుజ యథా ప్రజా దేవాహుజుహోతి తాదృగేపదజ్జలయుక్తేజుహుజాక్షేమాహుజుహోతి ృద్రం గ్రహాన్మారోహయక్షాణ ప్రక్షాప్య ప్రయాగ్రవే సంభాదహనం సమారోహ్యేషవాగ్నేయోస్పగేవైనయోనౌ సమారోహయత్యోహల్వాహుర్యదరణ్యాస్మారోఢోనస్తేదనస్యాగ్నస్తేదేత్పునరాధేయస్యాదిగాతే అగ్నేయజ్ఞాతనోత్తగేహ్యారోహేత్యాత్మన్ సమారోహయతే సమగ్నే బృహద్వజోదాహుదేవ్యవాహ్యవాహ్ఞర పితానో విభావాసు అస్మే సుగార్హపత్యామిషోదిలేక్షమద్రియమే శ్రవాగంసి పంచసోమనోమసో దేవామరామహే వనస్పతి బ్రహ్మా దేవానామేక్షణామిషో మృగా శయనోగృద్ధానాగస్తర్మనాగం సోమ పవిత్రమత్తే భన్ ఆ విశ్వదేవం సత్పదిగం సోక్తే హృణీమహే సత్యసమగం సవితారం ఆ సత్యేన వర్తమానోజిమేషయన్ నమృతం మర్త్యం చ హిరణ్యకేనాభువనా విపశ్యన్ యథానో అదిత్కరత్వ్యోకాయ రుద్రియం మానస్తోకేతన జయమానాయమానో గోషమానో అశ్వేషురీరుషీరాన్ మానోరుద్రభామితోధీర హవిష్మంతో నమసా విధేమతే ఉద ప్రణో నవయో రక్షమానాపదతో అభ్యయస్వోషాభ్రజోనోర్మయో మదంతో బృహస్పతిమభ్యర్కా అనావన్ హగంసైలిపతకి భగ్వాదద్భిరస్మన్మయాణ బృహస్పతిగణిక్రాస్తోదృచ్చ విద్వాం అగాయన్ ఏంద్రసారగం రేగం విద్వానగం సదాసహం వైష్ఠమూతయే భర ప్రసదాహిజే పురోహోదత్తోన్యేష్ఠస్తే తుష్మైహ రాజరస్తో ఇంద్రాభరదక్షిణే నామసో నిపతి సింధూ నామసి దేవతీనా త్వకం సుతస్య పీతయే సద్యో వృద్ధో అజాయథా ఇంద్రజ్ఞేష్ఠ్యాయ సుక్రతో భువత్వమింద్ర బ్రహ్మణా మహాన్ భువో విశ్వేషవనేషు యజ్ఞినః భోదేగ్రో విశ్వస్ఫలేజ్యేష్ఠ మంద్రో విశ్వదేషణే మిత్రశ్రవో దేవస్థానిత్రశ్రవస్తమం మిత్రో జనానే ఘాతయతి ప్రజానం మిత్రోదాధారృథివీముద్యా మిత్ర కృష్ణేర్ణ విడాభిజష్టే సత్యాయ హవ్యం ఘతమద్విధేమ ప్రథమిత్రమర్తో అస్తు ప్రయస్మాని ఎత్త ఆదిత్య శిక్షదిమ్మదేన నహన్యతేన జీయతే త్వతో నైనవగంహో అస్మాత్యంతితో న దూరాద్ యచ్చిద్ధితే విశో యథా ప్రదేవ వరుణం వ్రతం మేమధిద్య విద్యమే యత్కించేదం వరుణదే వేజనేభిద్రోహం మనుష్యాశ్చరామసి అజిత్తేయత్తమధర్మాయోమానస్తస్మాదేన సో దేవదేషిపుర్ణదేమిద్వాఘాసత్యముదయన్న విద్మా సర్వాతావిష్యసిమవరుణ ప్రియాస ఓర్ణా పశ్చాదపోర్ణా పురస్తాదన్మధ్యత పౌర్ణమాసీజిగాయ తస్యాం దేవా అధిసంపదంతముక్తమేనాగహ్యమాదయంతాం ఎత్తే దేవా అదసద్భాగతే యమమానాస్తే సంపదంతో మహిత్వా సానో యజ్ఞం పిపృహి విశ్వమాలే రయన్నోధే సుభగే సువీరం నివేశయే సంగమనే వసూనాం విశ్వారూపాణి వసూన్యా వేషయంతే పరస్పరపోషకం సుభకారణాసానమాగన్వత్సంవిధానా అగ్నేశోమో ప్రథమో వీర్యేణ వసోరుద్రాణాభిత్యానిహకిన్వతం మాధ్యగం విపోర్ణపాదం యుషేధాం బ్రహ్మణా వృద్ధౌ సుకృతేన దాతావధాస్మభ్యగం సహ వీరాగం ప్రయన్ నియచ్చతం ఆదిత్యాశ్చాంగిరదశ్చాగ్నేనాదశలేదర్శమోర్ణవాసో ప్రయచ్చంతే కామంగిరసాం నిరుక్తకం హవిరాధీరసాదిత్యాగేతో హోమాపశ్యంతావజుభవత్తతో వేకేతర్శమోర్ణమాదవోర్వాలభందర్శమోర్ణవాసా వాలభమానగేతో హోమో పురస్తాజ్జుహుయ సాక్షాదేవదర్శమోర్ణవాసా వాలభతే బ్రహ్మవాదినా వదం నిషత్వేతర్ పూర్ణమాసా బాలభేదయోరణులోమం చ ప్రతిలోమం చ విద్యా విద్యమాభాస్యాయాదంతమాస్యే ప్రదేశేన తత్ప్రతిలోమం యత్పౌర్ణమాసే పూర్వా బాలభేద ప్రతిలోమే నా బాలభేదాముపక్షీయమానమన్వక్షీయస్పతో హోమో పురస్తాజ్జుహుయాదమాభాస్యా వేధరస్పత్యనులోమే నా బాలభతే ప్యాయమానమన్వాప్యాయత్యావై తమమేకాదశకపాలం పురస్తాన్నిర్వపేత్సరస్వత్యేరగం సరస్వతే ద్వాదశకపాలయ్యదాభవత్యగ్నిర్వై యజ్ఞముఖం యజ్ఞముఖమే వర్ధిం పురస్తాభ్వత్యేద్వైవతి యజ్ఞా వై యజ్ఞమేవారభ్య ప్రదముతే సరస్వత్యే జరద్భవతి సరస్వతే ద్వాదశకపాలో సరస్వతేర్ణమాధస్తరస్వాధారభద్రాభ్యాభ్యాన్ ద్వాదశకపాల సరస్వతే భవతి విషహస్తాయ ప్రజాగావో దక్షిణా సమర్థ్యై ఇంద్రం ప్రత్యక్షం నాపశ్యంతం వశిష్ఠ ప్రత్యక్షమపశ్యత్స్వాబ్రవేద్బ్రాహ్మణంతే వక్ష్యామి కథా తత్పురోహితా ప్రజా ప్రజనిష్యంతే సమేతరే ధరిషభ్యో వా ప్రమోదయత్నానేతాభాగాలబ్రవేత్తోపతిష్ఠ పురోహితా ప్రజా ప్రాజాయంతస్మాద్వాదిష్ఠ బ్రహ్మా కార్య ప్రేమ జాయతే రస్మిరక్ష ేవాక్షయో దేవేభ్యయజ్ఞం ప్రాహ ప్రేతిధర్మాయత్వా ధర్మం జన్మేత్యాహ మనుష్యా వే ధర్మా మనుష్యేభ్యయజ్ఞం ప్రాహాన్ విజిరేత్వాజిమం జన్మేత్యాహైభ్యయ లోకేభ్యో యజ్ఞం ప్రాహ విష్టం భావృష్టేత్వాృష్టిం జన్మేత్యాహ వృష్టిమేవాబంధే ప్రవాస్తి నువాసే జన్మేత్యాహాష్టౌమసవేకాదశాద్వాదశాదిత్యాయేతావంతోభ్యయజ్ఞం ప్రాహౌ జ్యోతిభ్యస్తాభుజన్మేత్యాహదేవాదేవమిత్రేణి ప్రజాభ్యస్వా ప్రజా జన్మేత్యాహ విత్రేణేవ ప్రజానసంతనోది పురనాషాటసి వశభ్యస్తాభుజన్మేత్యాహ ప్రజా పశూన సంతనోతిరేవస్థేభ్యస్తౌషధే జిన్వేత్యాహౌషధేష్ పశూన్ ప్రతిష్టాపయత్తభిజిరసిగ్రామేంద్రాయత్వేంద్రం జిన్వేత్యాహాభిజిత్యా అధిపజరసి ప్రాణాయత్వ ప్రాణం జిన్వేత్యాహ ప్రజా స్వే ప్రాణాంతధారి ప్రవృతసి ప్రవృతేత్యాహమిషరత్వాయ సగం లోహోదే లోహోదేత్యాహ ప్రజాత్యైవ సుకో సుపేషస్థిరసి వస్తిరసేత్యాహ ప్రతిష్ఠిత్యై అగ్నినా దేవేన ప్రతనాదిగామిగాయత్రేణ ఛందధాత్రివృథా స్తోమేన రసంధరేణ ధాన్నామషట్కారేణ వజ్రేణ పూర్వజాన్ భ్రాతుర్వ్యానధరాన్ బాధగామ్యవేదాన్ బాధే ప్రత్యేనాన్నుధేస్మిన్ క్షయేస్మిన్ భూమిలోకేయోస్మాన్ దేష్టయం చ వయం దృష్ట్వా విష్ణాః క్రమేణాత్మేనాం క్రామామీంద్రేణ దేవేన ప్రతనాదిగామిత్రైష్టభేణ ఛందసా పంచదశేన స్తోమేన బృహతాభాంనామషట్కారేణ వజ్రేణ సహజాన విశ్వేభిర్దేవేభిప్రతనాదిగామి జాగరేణ ఛందసా సప్తదశేన స్తోమేన వామదేవేన ధాంనామషట్కారేణ వజ్రేణాపదజానింద్రేణ సహిజో వయగుంసా సఖ్యామ ప్రసంగత ఘనంబో వృత్రాణ్య ప్రతి యత్తే అగ్నే తేజస్తే నాహంతే తస్మే భూయాసం యత్తే అగ్నే వర్చస్తే నాహం వర్చస్మే భూయాసం యత్తే అగ్నే హరస్తే నాహను హరస్మే భూయాసం ఏ దేవా యజ్ఞహనో యజ్ఞముష పృథివ్యామధ్యాసతే అగ్నిర్మాతేభ్యో రక్షతు గచ్చేమ సుకృతోమయం ఆగన్మమిత్రరుణామయ్యాత్రీనా భాగో యువయోర్యో అస్తి ఆగంగ్రంథాస్సు కృతస్థలకే కృతీకే వృక్షే అభిలోచనే దివ ఏవాయజ్ఞహనో యజ్ఞముషోంతరిక్షేభ్యాసతే వాయుర్మాదేభ్యో రక్షతు గచ్చేమ సుకృతోమయం ేస్తమిదర్దేవగానేరంతరాధ్యా పృథివీ ప్రియంతే గ్రహేశ్చర్వే ప్రజగాన్వగ్రేసుమోరుహాణాస్తరతారజాగుంసే ఏ దేవాయజ్ఞహనో యజ్ఞముషో యజ్ఞభ్యాసనే సూర్యో భాతేభ్యో రక్షేమ శృతో వయం ఏనేంద్రాయ సమభర ప్రయాగస్యుత్తమేన హమిషా జాతమేద ేనాగ్నేత్తమృతబద్ధేవంసాతనాగశ్రేక్ష ఆధేన యజ్ఞహనో వై దేవాయజ్ఞముషః సంతి తదేష్లోకేష్పాసద ఆదదానావిమధ్వానాయోదాయోజేత దేవాయజ్ఞహన పృథివ్యామధ్యాసే అంతరిక్షే హేమానేవోకాగస్తేసృహస్తమశస్సువర్గం లోకమేత్రమేషో మే జానాదేవతాశ్చక్రామంత్యాయం పంచకపాలముదవసానీయర్వేరగ్నిస్సర్వా దేవతా పాంతో యజ్ఞో దేవతాశ్చైవ యజ్ఞం చావరుంధే గాయత్రో వాగ్నిర్గాయత్ర ఛందసాభ్యర్థయన్ పంచకపాలం కరోత్యష్టాకపాల క్షరాగాయత్రీ గాయత్రోర్గాయత్ర ఛందేన ఛందమర్థయతి పంక్తౌజానువాక్యేవత పాంతో యజ్ఞస్తే నైవ యజ్ఞాన్నైతే.